క్షయంతి ప్రతిషర్షదుర్వేరయాశేషిత్రేవ్యాగోదేవ్రాహ్మణి రుద్రేవయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాలే యస్మాత్వాతారథాపవన్ైరస్మాత్మంగ్రాధీక్షరం విద్వాంసం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ గౌమాయ విశ్వాతస్య దేవస్య క్రుద్ధశ్చేతాగోయేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ య ప్రాణేన ద్యావాపృథివీ తత్పరస్య ప్రాణేన సముద్రస్య జఠరం యపివర్తితస్య దేవస్య రుద్రశ్చేతాగోయేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ యస్మిన్ విరాట్ పరమేష్ఠే ప్రజాపతిరగ్నిర్వైశ్వానరస్తః పంత్యాశ్రితః యః పరస్య ప్రాణం పరమస్య ఆదరేతస్య దేవస్య వృద్ధశ్చేతాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షేణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ యస్మిన్ సర్వే పంచదిశో అధిష్ఠితాశ్చతుస్రావో యజ్ఞస్య త్రయోక్షరాః యోంతరారోదసి క్రుద్ధశ్చక్షురైక్షతస్య దేవస్య క్రుద్ధశ్చేతాగోయేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ యోన్నాదోన్నపజర్బభూవః బ్రహ్మణస్పతి రూతయః భూతోపమిశ్రద్భవనస్య యస్పతిస్తస్య దేవస్య వృద్ధశ్చేతాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ అహోరాత్రైర్విమీతం త్రింశనంగం త్రయోదశం మాసం యోనిర్విమీతేతస్య దేవస్య వృద్ధశ్చేతాగోయేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ కృష్ణం నిజానం హరస్వర్ణ అపోవసానాదివముత్పాదంతి తావవృత్రం సదనాదృతస్య క్రుద్ధశ్చేతాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ యత్తే చంద్రం కశ్యపలోచనావర్జనసం హితం పుష్కరం చిత్రవారో యస్మిన్ సూర్యాద్వేదా సప్తదాగంతస్య దేవస్య వృద్ధశ్చేతాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ బృహదే మనోహస్తే పురస్తారథం తరం ప్రతి గృహ్ణాది పశ్చాన్ జ్యోతిర్వసారే సదమ ప్రమాదంతస్య దేవస్య క్రుద్ధశ్చేతాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ బృహదన్యర పక్షాభీర్ధరంధ్రమన్యతస్తపాలేద్రోహీతరేవాస్తస్య క్రుద్ధస్తేతరాగోజదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ సవరుణ సాయమగ్నిర్భవతి పిత్రో భవతి పారవద్యం తదవితా భూత్వాంతరిక్షేణ జాతిసయంగో భూత్వాతపతి మధ్యతోదివంతస్య దేవస్య వృద్ధశ్చేతాగోయదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్రేపయరోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్య ప్రతిమంచ పాశాన్ సహస్రాణ్యం విజయదావస్ పక్షౌహరేర్హంసర్గా సదేవాం సర్వాదశ్చుపదజ్ఞం పశ్యన్యాది భువనాని విశ్వాస దేవస్య క్రుద్ధశ్రీరదాం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపయోహిత ప్రక్షీణే బ్రహ్మజ్ఞస్ ప్రదేవంచ బాజాన్ అయం సదేవో అప్స్వాంతఃసహస్రమోర పురుషాతో అత్రీ ఎైరం విశ్వం భువనం జానకస్ దేవస్ వృద్ధశ్రీరదాం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షేణే బ్రహ్మజ్ఞస్ ప్రతీముంచ బాధాన్ శుక్రం వర్హంతి హరజోరఘుష్టతో దేవం దివివర్తాభ్రాజమానం యశ్వాద్భాజిమం తన్వాస్తవం చర్వాణ్ణైః పటరైర్విభాజిరస్ దేవస్ రుద్ధశ్రీదాగోజేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షేణేః బ్రహ్మజ్ఞస్ ప్రతీముంచ పాశాన్ ఏరాదిత్యాం హరిత సంవహంతి జైలయజ్ఞేన బహవోజంతి ప్రజానంతాః ఏకం జ్యోతిర్బహుధా విభాజితస్య దేవస్య వృద్ధశ్రీదాగోదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షేణేః బ్రహ్మజ్ఞస్ ప్రతీముంచ పాశాన్ సప్తయుంజంతిరథేకచక్రమే అశ్వో వహతి సప్తనామాచక్రమయ్యేమా విశ్వాభువనాభీతస్థస్ క్రుద్ధస్తిదాగోజేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజలోహిత ప్రక్షేణేః బ్రహ్మజ్ఞస్ ప్రతీముంచ పాశాన్ అష్టధాయుక్తోహతి వన్నేరుగ్రస్మితా దేవానాశ్వాదస్యేతాగోజేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షేణేః బ్రహ్మజ్ఞస్ ప్రతీముంచ పాశాన్ సంయంత్రంతం ప్రతిశోధ సర్వా అంతర్గాయత్రమృతేదస్థేదాగోజేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షేణేః బ్రహ్మజ్ఞస్ ప్రతీముంచ పాశాన్ నిమృతస్తిశ్రోజరోహిశ్రస్తిరజాంసిదివో అంగతిస్త్ర విద్వాదే అగ్నేత్రేధాచరిత్రం త్రేధాదేవాజనేమాని విద్వతస్ రుద్రశ్రీరదాగోజేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షేణేః బ్రహ్మజ్ఞస్ ప్రతీముంచ పాశాన్ పియావోర్ణా పృథివీం జాయమానాస పుత్రమదాదంతరిక్షేతస్య దేవస్య వృద్ధశ్రీదాగోజేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షేణేః బ్రహ్మజ్ఞస్ ప్రతీముంచ పాశాన్ తమగ్నే క్రతుభిక్కేతుభిర్హీరోకర్ణమిద్ధముదరోజసాభి కిమభ్యాచం మనుష ప్రశ్నే వాసరోజద్రోహీతమయనందేవాస్తస్యేవస్యేతాగోజేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షేణేః బ్రహ్మజ్ఞస్ ప్రతీముంచ పాశాన్ యాత్మదావారదాయస్ విశ్వ ఉపాసతే ప్రసిడయ్యస్ దేవా యోపదోయశ్చతుష్పదస్తేవస్ వృద్ధశ్రీతదాగోజదేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షేణేః బ్రహ్మజ్ఞస్ ప్రతీముంచ పాశాన్ ఏకపాత్రిపర్గభూజో విచక్రమేత్రిపాత్రిపాదమభ్యేది పశ్చాత్ చతుష్పాచక్రేద్దుపదామభిస్వరే సంపశ్యం పంక్తిమోపతిష్టమానస్తస్య క్రుద్ధశ్రీదాగోజేవం విద్వాంసం బ్రాహ్మణం జినాతి ఉద్వేపజరోహిత ప్రక్షేణేః బ్రహ్మజ్ఞస్ ప్రతీముంచ పాశాన్ కృష్ణాయాః పుత్రవాద్యో నో రాత్ర్యా వత్సో జాయ సహజ్యామధిలోహతిరోహరోహీత తరేతి సవితస్వద్దివ స్పృష్టే వచాకర్షత్ రశ్మిభిర్నభావృతం మహేంద్రహేత్యావృత సఘాతా సమీధత్తా సవాజం నభముచ్చేదం రశ్మిభిర్నభావృతం మహేంద్రహేత్యావృత సోర్యమాసవరుణశరుద్రస్తమాహారేవ రశ్మిభిర్నభావృతం మహేంద్రహేత్యావృత సోమగ్నిసమోర్యసమోయమాహారయ రశ్మిభిర్నభావృతం మహేంద్రహేత్యావృత తమ్మత్సాపతిష్టంతేకశీర్షాణోయుతోదశ రశ్మిభిర్నభావృతం మహేంద్రహేత్యావృత పశ్చాత్ప్రాంచాతం వందియదుదేతి విభాసతి రశ్మిభిర్నభావృతం మహేంద్రహేత్యావృత తస్మైమానోదోర్గణస్పరేతి శక్త్యావృత రశ్మిభిర్నభావృతం మహేంద్రహేత్యావృత తస్యేన కోశావిష్టం బాణవధాహితా స ప్రజాభ్యవిపశ్యతిరచ్చ ప్రాణతిరచ్చన తమిదం నిగతం సహస్తలేకలేకమృదేక ఏవ ఏతే అస్మిన్ దేవాయేకమృతో భవంతి కీర్తిష్ట ఏదష్టాంభశ్చనభశ్చ బ్రాహ్మణవర్చసం చాన్నం చాన్నాద్యం చ యేతం దేవమేకమృతం వేద నద్వితీయో నృతీయశ్చతుర్థో నాప్యుచ్యతే యేతం దేవమేకమృతం వేద న పంచమో న షష్ఠ సప్తమో నాప్యుచ్యతే యేతం దేవమేకమృతం వేద నాష్టయమో నవమో దశమో నాప్యుచ్యతే యేతం దేవమేకమృతం వేద సర్వస్మై విపశ్యతి యచ్చ ప్రాణతి యచ్చన యేతం దేవమేకమృతం వేద తమిదం నిగతం సహస్రేషేకేకమృదేక ఏవ యేతం దేవమేకమృతం వేద సర్వే అస్మిన్ దేవాయేకమృతో భవంతి యేతం దేవమేకమృతం వేద బ్రహ్మచరమశ్చ కీర్తిష్ట యశష్టాంభశ్చ నభశ్చ బ్రాహ్మణవర్చ సంతాన్నం చాన్నాద్యం చ యేతం దేవమేకమృతం వేద భూతం చ భవ్యం చ శ్రద్ధా చ రుచిశ్చ స్వర్గశ్చ స్వధార యేతం దేవమేకమృతం వేద స ఏవ మృత్యు సో అమృతం సోభ్వాంసరక్ష సరుద్రోమసుమయర్వసుదే నమో భాగేవారో సంహీత తస్యేనే సర్వే జాతవయుపప్రశిషమాసతే తస్యామో సర్వానక్షత్రావశే చంద్రవసాస సమా అన్నో జాయత తస్మాదహరజాయత సవైరాత్ర్యాజాయత తస్మాద్ధాత్రీరజాయత సవా అంతరిక్షాజాయత తస్మాదంతరిక్షమజాయత సవైవాయోరజాయత తస్మాద్వాయురజాయత సవై దివోజాయత తస్మాద్యౌరభ్యజాయత సవై దిగ్భ్రోజాయత తస్మాద్దిశోజాయంత సవై భూమేరజాయత తస్మాద్భూమిరజాయత సవా అగ్నేరజాయత తస్మాదగ్నిరజాయత సవా అభ్యోజాయత తస్మాదాపోజాయంత సవాగ్రోజాయత తస్మాజోజాయంత సవై యజ్ఞాజాయత తస్మాజ్ఞోజాయత స యజ్ఞస్తస్య యజ్ఞస్త యజ్ఞస్య శిరస్కృతాన్ సస్తరేషమిద్యోదతే నవ అస్మానమశ్యతి పాపాయ వా భద్రాయ వా పురుషాయ శూరాయ వా జోషధీర్యద్వర్షది భద్రజాయమీవృధ తావాసే మఘవం మహిమోతే తన్వశతం ఉపోదేవ్వే మద్వాదం భూయానింద్రో భూయాలింద్రాదిమృత్యుభ్యూయాదిస్తా ప్రభోరి స్మహే వయ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నా బ్రాహ్మణమత్రేన అంభో అమో మహస్తే ప్రోభాస్మహే వయమ్ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నాన్యేన తేజస బ్రాహ్మణమర్చసేన అంభో అరుణం రజతం రజస్త హరిపోపాస్మహే వయమ్ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నాన్యేన తేజస బ్రాహ్మణమర్చసేన పురఃప్రశస్వభోర్భువరిపోపాస్మహే వయమ్ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నాన్యేన తేజస బ్రాహ్మణవర్చసేన ప్రదోమరోగ్యలోకరిపాస్మహే వయమ్ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నాన్యేన తేజస బ్రాహ్మణవర్చసేన భవద్దుస్తాయద్దరిపాస్మహే వయమ్ నమస్తే అస్తు పశ్యత పశ్యే మా పశ్యత అన్నాద్యేన తేజస బ్రాహ్మణవర్చసేన ఓం ఇతి త్రయోదశం కాండం సమాప్తం అథ చతుర్దశం కాండం ఓం సత్యేనోస్తాభోమిోేనోస్తాహృదేనాదిత్యాష్టి దివిశో అధిశ్రుత సోమేనాదిత్య బలిన సోమేన పృథివీమహి అరో నక్షత్రానామేషాముపస్థే సోమ ఆహీన సోమం మన్యతేమివాంజన్నం పిండుసంతోషిం సోమయ్యం బ్రహ్మాణో విదన్వదస్యాశ్వాదివాయసే పునః వాయస్వామస్య రక్షితా సమానామాధారి ఆచ్చద్వేధారే సోమరక్షిత రావుణామిచ్చన్వందిరే అష్టాదిపార్థివ చిత్తీరావరగణం చక్షూరాభ్యంజనం ద్యోభోజ ఆధేత్యదయా సౌర్యాపతి రైభ్యాధీరృదేనారాజంధేయోజని సూర్యా భద్రలింగాసోదాశీ పరిష్కృత స్తోమాసం ప్రతిఫల కురీరం ఛందోపద సూర్యా అశ్విరాగిరాదేవ సోమోజురాభవశ్విరాస్తాపరా సూర్యాత్పత్తేషం సంతేమేతాదాద్ధేరాధీర్వచ్చరి శుక్రామ్యదయాౌర్యాపతి రక్షామాభ్యాహితారోహూతామనావైత్రే చక్రేయాశ్చరాచర తుమీతే చక్రేయాక్షాహర అలోమస్మయోహస్పదీపతి సూర్యాయత ప్రాగాస్తాయమాసృజత్ మగాసూహన్యంతేరవల్గూలిశ్యశ్వినా పృచ్చమానావయాతృచక్రేణ వహతం సౌర్యా వైకం చక్రం వామాదేష్టాయతం శుభస్పతిజం సౌర్యాముప విశ్వే దేవానుతద్వామజానం పుత్ర పితరమవీతభూషా వేదే చక్రే సూర్యే బ్రహ్మాణస్వీదు అనైకం చక్రైయద్ధాతద్ధాతరీదు అయ్యమానం యజామహే సుబంధుం ప్రతివేదనం ఉర్వారుకమేవ బంధనాత్ేతోముదాహ ప్రేతోముదాముత సుభద్రామముతస్కరం యథేయమింద్రమిభ్వ సుపుత్రా సుభదాసరి ృతస్యోనో సుమృతస్యోకేనం రే అస్సు సహసం ఫలాయై మనస్వేతోరస్తా ప్రవహతాం గృహాన్ గచ్చ గృహవత్నీయసాదో మహిరేత్వం విదధమాదాభి ఇహ ప్రియం ప్రజాయై తే సమృద్ధ్యతామస్మిన్ గృహే దార్ఢపత్యాయ జాగృహి ేనాపత్యా తన్వా సంస్పృశస్వాదాదేవ్రీవదాదిహేవస్తం మామియోస్తం విశ్వమాశ్రుతం క్రీడంతో పుత్రేన్నత్రే ధర్మోదయమానో స్పష్టతో పూర్వాపరంచరతో మాయలేతో శిశో క్రీడంతో పరీరాతోర్ణవం విశ్వాన్యో భువనా విచష్టరతోన్యో విదహజ్జాయో నమో భవతి జాయమానోన్నాహం కేతుర్షసేష్యగ్రం భాగం దేవేభ్యో విదధాస్యాయం ప్రజంగమస్తిరే దీర్ఘమాయుః పరాయేహి సాముల్యం బ్రహ్మభ్యో విభజావసో ప్రత్యైషా పద్మతీ భూత్వా జాయామీషతే పదిం నీలలోహితం భావతి కృత్యాభక్తిర్వ్యజ్యతేజ్ఞాతలపతిర్బంధేషో బధ్యలే అశ్లీలాతనోర్భావతి రుషతీపయా ముయా పర్యద్వాసమంగమభ్యోన్ముదే ఆశసనం విషసనమసో అధివికర్తనం సూర్యాయా పశ్య రూపాణి తాన బ్రహ్మాదసంహరి దృష్టమేతమేహోష్టమద్విషమన్నైతదత్తరే సూర్యాయో బ్రహ్మాదే సమయస్మాధూరవర్హతి చైత్రోరంభరణ బ్రహ్మావాసస్సు మంగళం ప్రాయశ్చిత్తేయోజ్ఞేనరిష్యతి దురంభగం సంభరణం సమర్థవృతం వదం రామృతో బ్రహ్మణస్పతే పతిమస్తారు సంభలోవాచేత ఇహేదాసన పరోగమాధేవం గాహావ ప్రజయాధ శుభైయే స్వామో విశ్వే దేవాహంసి ఇమంగా ప్రజా సంవేశాచార్యం దేవానా నవీనాతి భాగాన్ అస్మైన పూషా మరుతశ్చర్వే అస్మై భోధాతాసో వాది అనక్షరాజవస్తం తపంథా నోజేభిస్తా యోజంతి నోవరేయం సంభగే సమయం నాసంభాతమర్చా యమర్చో అక్షేరుసురాజాంచాహీరస్వినావచ్చేమాచ్చేమహానజ్ఞానశ్వేనాదేన వాసురాక్షాభ్యంచేమాచ్చావతం ఆంతర్యం విప్రాహరీలయో అపాన్నపాన్ మధుమతీయోధాయాభింద్రో వృధే వీర్యాహంసంతం గ్రాభంత నోజోషిపోహామి భద్రోదనస్తముదశామి ఆశే బ్రాహ్మణాస్తవాదేహరంగీరంగేరుదం పాపా అయ్యం నో అగ్నిం పర్యేతవోషం ప్రతీక్షంతే శ్వశూరో దేవరస్త ఛందే హిరణ్యం సమూ సంపాపశ్చం మేర్భావతు సంయుగశ్చందో మిత్రు సముపత్యా తన్వాం స్పృశస్వ క్షేరస్యుగశ్రేషత్రతోనాష్మోర్వాణోర్యపదం ఆశానాసౌమన సంపద సౌభాగ్యం వయమ్ పద్యోనోహతా భూస్వాసం నష్ట స్వామతాయకం యథాసింహం నదీనా సామ్రాజ్యం సుశుభే వృషా దేవా సమాప్తం సమ్రాజ్యేధివచ్చురస్తం పరేత్యా సమ్రాజ్ఞే హిష్పశూరేషు సమ్రాజ్యుతరేషు ననాన్ను సమ్రాజ్ఞే సమ్రాజ్యుతశ్వశ్వాదేవీరేదంతాజేదం వ్యాయంతాయుష్మదీదం వరీధస్వయమాసా జీవం రోదం దేవాలయంతరం దేవిగ్రామీం వామం పితృభ్యోజయిదం సేమోజనే శోరం ధృవం ప్రజాయే ధారయామిష్మాదేవ్యా పృథివ్యా ఉపస్థే తమాతిష్టానుమాన్యా సువర్త్యా దీర్ఘంతాయుష్మితో ఏనా భూమ్యాహస్తం జగ్రాహక్షీణం దేవగృహామి దేహస్తం మాజ్యతిష్టావయా సహ ప్రజయా దేవస్తేహస్తం గృహ్ణాతు సోమో రాజా ప్రజలో అగ్నిశుభగాహం జాతవేదా పత్యే పత్నీ జలదష్టిం కృణోతు గృహ్ణామి దేశం మయాపత్యా జలదశ్యసా భగో అర్యమాసాపురం ధర్మ్యం తాదృపచ్చాయ దేవా భగస్తే హస్తమగ్రహీత్ సవితాహస్తమగ్రహీత్ పత్నీ త్వమాది ధర్మణాహం గృహపాదిస్తవామస్వోష్యామ్యం తాదాస్మరీ మయా పత్యా ప్రజావతి సంజీవ శరదక్షతం దష్టావాసాచ్యుభేకం బృహస్పతే ప్రాజిరాగమీనా ీం సమితూర్యాజలాంద్రాజగేమాష్వామిత్రరుణాభో అశ్వినోభాస్పరుద బ్రహ్మయోమీమాీం ప్రజలా వర్ధయంతో బృహస్పతి ప్రథమ సూర్యాయ తేనేమాశ్వినీ పత్యే సంశోభయామసి ఇదంతద్రోపయ్యదవస్తాజాసేమరసాచరే తామన్మత్తిష్టేతకేర్నవై కరిమాన్విందాన్విచర్చత్రయపాశాన్ అహం విశ్యాహారీమయీ రూపమస్యావేదరిపశ్చన్మనస కురారం నష్టమన్యమోదముచ్చే స్వయం శ్రద్ధానో వరుణస్ పాశాముంచామిరుణస్ పాశాబద్ధాత్మితాసుసేవా గురుం లోకం సుగమత్రమన్వాహం కృణోమితుభ్యం సహ పత్నీ వధు ఉచ్యక్షోనాశేమాన్నారీం సుకృతే దాధా దాదావే పశ్చిత్పతి పశ్చిమగో రాజా పురేత ప్రజానన్ భయస్తాం భయస్తాష్పరాలి వృష్టా వివేద మధ్యతో నమద్ధాన్ సానో అస్తమంగళి సుఖిం సుఖం బ్రహతం విశ్వరోతం హిరణ్యవర్ణం సుమృతం సుచక్రాన్ అమృతం శోరం పదభ్యోహతుం అభ్రాతిఘ్నేం వరుణాపతిఘ్నేం బృహస్పతే ఇంద్రాపతిఘ్నేం పుత్రేవాస్మభ్యం సవితర్వ మాయం దృష్టం కుమార్యా ఆం స్థూణే దేవకృదేపథి శోరాయ దేవ్యాద్వారం శోరం కృణోవశోపథం బ్రహ్మాపారం యజ్ఞనా బ్రహ్మపూర్వం బ్రహ్మాంతరామధ్యో బ్రహ్మ సర్వతః అనాద్యాం దేవపురం ప్రపద్య శివాశ్వనాపతిలోకే విరాజ తభ్యమగ్రేవర్యహం సూర్యాం బ్రహతునాథ సరస్పతిభ్యో జాయాగ్రే ప్రజరాధ దీర్ఘాయోర్జీవాదిహర సోమస్ ప్రథమం గంధర్వస్తే బృహస్పతి ద్వితీయో అన్యష్టే పతిస్తురీయస్తే మనుష్యజాః సోమాదర్వాయర్వోదే వరించ పుత్రాంశ్చాదాలక్యమస్యమోమాశ్వినాహృత్సుకామాహరంసత అహోతం గోపామి సునాశోభస్పతి ప్రియాయ్యా అశీమహి స్వామన్నాశివేన సుగం తీర్థం స ప్రమాణం శోభస్పతి స్థానం ప్రతిష్టామవతిహతర్ప్రజాపత్యక్షంతు రక్షం బంధాక్షాపుగం యస్మిన్ేరోదరిష్యత్యేషామిందదేవసు ఇదం సుమే నరశ్రుతయజాజిడాదంపతీమశ్నుతం ధర్వాత్సరసశ్చ దేవీరేషువారస్పత్యేషుజేధీరస్వరాస్తే అస్తిభైభవంతుమాహింసమానం దేవ్రశ్చంద్రం వాహతుయక్ష్మాయంతి జరా పురస్తాన్యజ్ఞా దేవాలయంతు మారీదం పరిబంధిరోజాసీదంపతి సుగేన దుర్గమదే రామపద్ధాంతరాజ సంకాదయాతుం బ్రహ్మణ గృహేణ చక్షుషా విక్రియేణ పర్యాబ్ధం విశ్వరో మయ్యదస్తి సోరామతిభ్యేణోదు శివానారీరవస్త్రమాగన్మం భాతమస్తేదేశ అశ్విరాభా ప్రజాపతి ప్రజలా వర్ధయంతో ఆత్మన్మత్యుర్వరాజమాగంత్యాహం నవపద బీజమస్యాజాభిర్భ్రవీర్ఘవేషభస్ేతా ప్రతిష్ట విరారాశి విష్ణోరివేషస్పతి శనివాలి ప్రజాయతాంభగశ్చ సుమహతావాసద ఉద్దరోమిషమ్యాంతాయోక్తాయుంచరాష్ణోయేరాజ్ఞాయోరమాగతాభోరచులపేభ్యోనాజ్ఞాసువర్చా ప్రజాపతిమగ్నిపత్యం సఫలయా ఉత్తిష్టేదీమానాహంతేభోష్ణాగృహాన్యైషేణాగంధోత్తిష్టారాపరం స్థాయిపర్యమగ్నిధూరియ అధారస్మత్యేనాభ్యస్త నమస్కరో శర్మేనాశ్రేనార్యాస్తే శ్రీరాయ ప్రజాయమస్తావాసంబల్బాయర్మోమస్త్రిణీతన తదారో ప్రజా కన్యా విందతే పతి ఉమస్త్రిణీబల్బాయమీతే భద్రామవిశ్యేషమగ్నిరక్షాంజలర్వాహ ఇహ ప్రజాంజనపత్యే అస్మై జ్యేష్ఠ్యవస్థాన్మానా పశవోజాయమానా సుమంగళీవీదేవమద్యం సంపత్తి ప్రతిభూమేహదేవామంగళీ ప్రతరణీ విధానా సుషేవాపత్యశ్వశూరాయ శంభో శోనాశ్వశ్వే ప్రజాన్విషేవాన్ శోనాభవశ్వశూరేభ్యోనాపత్యేభ్యోనాశ్రీహరవస్తి విషే శోనాపుష్టాయీషాంభ సుమంగళీశం వశోరిమాం సమేత పశ్యేత సౌభాగ్యమస్తిభాగ్యేర్మలేహరీరీరీ పర్యోన్మాశేషం దాస్త్రం విపరేతన రుక్మ ప్రస్తారణం మహ్యం విశ్వాణిర్భరతం ఆరోహత్సూర్యాసే సౌభాగాయకరం ఆరోహం సుమనస్యమానేహ ప్రజాపచ్చే అస్మై ఇంద్రాణీ సుబుధమ్యమానా జ్యోతిరగ్రాముషద ప్రతిజాగరాసి దేవాగ్రేణ్యే పద్యంత పత్నే సమర్పృశంతన్వస్తమోభి సూర్యేవీ ఈశ్వరో పావహిత్ ప్రజాపతి పంభవేహ ఉత్తిష్టేతో విశ్వామసో నమేమిక్షమిక్తే భాగో జనుషాత్యవిద్ధి అక్షరస్తమాదంబరంతి హర్భావంతరాశూర్యాస్తే జైత్రమభిరా పరే హి నమస్తే గంధర్వశ్రుణోమి నమో గంధర్వస్ నమసే నమో భావాయ చక్షుషే చర్ణ విశ్వాలతో బ్రహ్మణాదే నమోభిజాయాత్తర పరే గాయావయం సుమనర్హస్యావోదితోయం ధర్మమావిహివృతామ పరం సదేవ పరమం సదస్తమయం మయత్ర ప్రతిజంత ఆయుః స్వంతేతరావృద్ధేజేధాం మాతా పితా చ ఏతగోభవాసః వైయరివయోషామధీరోహైనాం ప్రజానం వాసామిహ పశ్యతం వయమ్ ోషం శివత మామేరయ స్వయస్యాం బీజం మనుష్యాశ్రయాజస్యాసంత ప్రహరేమేవాహోర్వస్వహస్తం వరిషయస్వజాం స్వమనస్యమాన ప్రజాంగం వాసామిహవోదమానో దీర్ఘం వామానుసహితారేణో ఆవాహం ప్రజాంజనయత ప్రజాపతిరహోరాత్రాభ్యాం సమానత్వర్మంగళేమావిషేమం షన్మోభవద్దివేషం చతుష్పదే దేవైర్దత్తం మనోనాశాకమేతద్వాధూయం వాసో బద్ధశ్చ వస్త్రం యో బ్రహ్మణే జిషుషేదరాజిషయద్రక్షాం శతల్పాలిహంతి జన్మే దత్తో బ్రహ్మ భాగం వాధూయోర్వాధూయం వాసో బద్ధశ్చ వస్త్రం యో బ్రహ్మణే నమన్యమానౌ బృహస్పతే రాజమింద్రశ్చ కర్తం శోరాజ్యోరేధిబుధ్యమానో హదాహుదోహ సామోరమానౌ సుగోహు గృహోషతో విభాతి ఉదాగాం జీవా విభాతి ఆండాత్మత్రీయాక్షేశ్వరమాదేనస్పరి శుంభరీద్యా పృథివీంతేమహివ్రతే ఆవ సప్తే స్వాహోముంచంతం భాగ సూర్యాయి దేవేభ్యో మిత్రాయ వరుణాయ చ ే భూత్య ప్రజేస్తేభ్యమాకరన్నవాదేదీరమిషయ పురా చక్రభ్య ఆదృతా సంధ్యం మఘవా పురోవసం నిష్కర్తా విక్రోతం పునః అపాస్మత్తమగుచ్చురీరం విషంగముతలోహీతం నిర్దహణీయాస్మిస్థానావధ్యాసామి ప్రత్యాపవాసేయామంతోరాజ్యోవరుణశ్చ పాశాయోజాసమృద్ధయోజాస్మిస్థానావధి సాధయామి యామే ప్రియతమాతమో స్థానే విభాజ వాస తస్యాగ్రే స్వంబరస్పదే నీలింగ్రష్మవయం రీషామ యే అంతాయామేష్ట వాసోయత్పత్నీతంతర్ణశ్చోనముపరమిషాషే కన్యలా ఇవాస్ లోకాస్పరీయే అవాదేక్షామ శిక్షత స్వాహా బృహస్పతినావాసిష్టాం విశ్వే దేవాధారయన్ వర్చోదోష ప్రవిష్టం యత్తేనేవాం సంప్రేజామసి బృహస్పతినావాసిష్టాం విశ్వే దేవాధారయన్ తేజోదోష ప్రవిష్టం యత్తేనేవాం సంప్రేజామసి బృహస్పతినావాసిష్టాం విశ్వే దేవాధారయన్ భగోదోష ప్రవిష్టో యస్తేనేవాం సంసృజామసి బృహస్పతినావసృష్టాం విశ్వే దేవాధారయన్ యజోదోష ప్రవిష్టం యస్తేనేవాం సంసృజామసి బృహస్పతినావసృష్టాం విశ్వే దేవాధారయన్ వయోదోష ప్రవిష్టం యస్తేనేవాం సంసృజామసి బృహస్పతినావసృష్టాం విశ్వే దేవాధారయన్ రజోదోష ప్రవిష్టో యస్తేనేవాం సంసృజామసి యదీమే కేశిలో జనా గృహేణే సమనర్పిషో రోదేన కృణ్వంతో అధ్యష్టాదస్మాదేన రస్వమితాదప్రముంచదీయం దూహితాధారిణే శరోదగృహే రోదేన కృణ్వత్యా అగ్నిష్టాదస్మాదేన రస్వమితాద ప్రముంచదా యజ్ఞామయో యజ్ఞో వదయో గృహేణే సమనస్తిలో రోదేన కృణ్వతి రథం అగ్నిష్టాదస్మాదేన రస్వమితాద ప్రముంచదా ప్రజాయా పశుర్యద్వా గృహేషు నిష్ఠేతమగద్భే రథం గతం అగ్నిష్టాదస్మాదేన రస్వమితాద ప్రముంచదా ఇయన్నార్యమగ్రోహే పూలాన్యామపంతికా దీర్ఘాయోరస్తోజీవాదిశరం ఇవేమాదిందం నోదచక్రవాకేవరే ప్రజలైనో స్పష్టయో విశ్వమాజుర్వ్యర్చులాంజామో పధాలేయమాపమాజలే కృతం విలాహే కృత్యాయ్యాకృతాస్నాభసి యజ్ఞతం యక్షమానం వివాహే వాషతౌ చ తత్రం భరస్యజం ఫలే విద్మహే దురితం భయం సంఫలే మలం సాధయిత్వాకం ఫలే దూరితం భయం అహోయజ్ఞయా శుద్ధా ప్రణయాయోరాయ కృత్రిమకంకదశ్యేషమరేరణ్యం లిఖాన్ అంగారంగాద్వయమస్యాయం నిదధ్వతి తన్మా ప్రావత్రిం మోదేవాం దివం మా ప్రావదుర్వా ఆంతరిక్షం అపోమా ప్రాపన్మల మేనదగ్నేయమం మా ప్రాపత్రిం శరణ్యామిపయదా పృథివ్యా సంతానశ్యామిపయోరీనాం సంతానశ్యామి ప్రజయాధలే రథానం నద్ధాతమహేవాజమేమం అవమాపస్మిమాహమస్మిగ్రామ్యవహం ప్రేథివీత్వం తాభిషదంభావ ప్రజామాజరయామహై జయంతే నామగ్రహ పుత్రియంతే సుదానవ అరిష్టాసూదరే బృహతే వాజసాదరే ఏ పితరోధూదరిషాయుమాజమం తే అస్తే మధ్యే సంవర్తే ప్రజాచర్మ యచ్చంతో ఏదం పూర్వాజం గదనాయమా ప్రజామస్తే ద్రవీణం చేహదత్వాం ప్రజాపంథా విరాడిజం సు ప్రజాచేషీర ప్రబుద్ధ్యస్వ సుభా బుద్ధ్యమానా దీర్ఘాయుత్వాయ శరణాహారాయ దృఢాం గచ్చేయదాసో దీర్ఘం తాయుస్తాలో ఇది చతుర్దశం కాండం సమాప్తం.